ప్రథమం ప్రథమం పదం తస్మాత్ పదం తస్మాత్ తస్మాత్ పదం పదం తస్మాత్ యద్యత్ తస్మాత్ పదం పదం తస్మాత్ యద్ తస్మాత్ యద్యత్ తస్మాత్ తస్మాత్ యద్ వాచో వాచో యద్ తస్మాత్ తస్మాత్ యద్ వాచః యద్ వాచో వాచో యద్యత్ వాచో నాప్తమనాప్తం వాచో యద్యత్ వాచో నాప్తం వాచో నాప్తమనాప్తం వాచో వాచో నాప్తం తత్తదనాప్తం వాచో వాచో నాప్తం తత్తదనాప్తం తత్తదనాప్తమనాప్తం తన్ మనుష్యా మనుష్యాస్తదనాప్తమనాప్తం తన్ మనుష్యా మనుష్యాస్తత్తన్ మనుష్యా ఉపోప మనుష్యాస్తత్తన్ మనుష్యా ఉప మనుష్యా ఉపోప మనుష్యా మనుష్యా ఉపజీవంతి జీవంత్యుప మనుష్యా మనుష్యా ఉపజీవంతి ఉపజీవంతి జీవంతి భోప జీవంతి పూర్ణయా పూర్ణయా జీవంతి భోప జీవంతి పూర్ణయా జీవంతి పూర్ణయా పూర్ణయా జీవంతి జీవంతి పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణయా జీవంతి జీవంతి పూర్ణయా జుహోతి పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణయా పూర్ణయా జ్యోతి పూర్ణ పూర్ణో జ్యోతి పూర్ణయా పూర్ణయా జ్యోతి పూర్ణ జ్యోతి పూర్ణ పూర్ణో జ్యోతి జ్యోతి పూర్ణ ఇవేవ పూర్ణో జ్యోతి జ్యోతి పూర్ణ ఇవ పూర్ణ ఇవేవ పూర్ణ పూర్ణ ఇవహివ పూర్ణ పూర్ణ ఇవహి ఇవహివే ప్రజాపతి ప్రజాపతిర్హివే వహి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్హి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతిర్హి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్యా ఆప్తి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తి ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతేరాప్యా ఆప్తి ప్రజాపతే ప్రజాపతేరాప్తి న్యోనయాన్యోనయాప్తి ప్రజాపతే ప్రజాపతేరాప్తి ప్రజాపతేరితి ప్రజాపతే ఆప్తి న్యోనయాన్యోనయాప్యా ఆప్తి న్యోనయా జ్యోతి జ్యోతి న్యోనయాప్యా ఆప్తి న్యోనయా జ్యోతి జ్యోతి న్యోనయాన్యోనయా జ్యోతి న్యోనాన్యోనా జ్యోతి న్యోనయాన్యోనయా జ్యోతి న్యోనాన్యోనా జ్యోతి జ్యోతి న్యోనాథి న్యోనా జ్యోతి జ్యోతి న్యోనాథి న్యోనాన్యోనాథి ప్రజాపతి ప్రజాపతిర్హి న్యోనాన్యోనాథి ప్రజాపతి న్యోనాదితిని ప్రజాపతి ప్రజాపతిర్హి ప్రజాపతి ప్రజాపతిర్హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతిర్హి ప్రజాపతి ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానాం ప్రజానామసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానాం ప్రజా ఇతి ప్రజా ప్రజానాం ప్రజానామసృజత అసృజత ప్రజానాగం సృష్ట్యై సృష్ట్యై ప్రజానామసృజత అసృజత ప్రజానాగం సృష్ట్యై ప్రజానాగం సృష్ట్యై సృష్ట్యై ప్రజానాం ప్రజానాగం సృష్ట్యై యద్యత్ సృష్ట్యై ప్రజానాం ప్రజానాగం సృష్ట్యై ప్రజానామితి ప్రజానాం సృష్ట్యై యద్యత్ సృష్ట్యై సృష్ట్యై యదత్తిష్యత్తిషి యత్ సృష్ట్యై సృష్ట్యై యదత్తిషి యద్యత్తిష్యత్తిషి యద్యదత్తిషి ప్రవృంజ్యాత్ ప్రవృంజ్యాదత్తిషి యద్యదత్తిషి ప్రవృంజ్యాత్ ప్రవృంజ్యాత్ ప్రవృంజ్యాదత్తిష్యత్తిషి ప్రవృంజ్యాత్ భూతం భూతం ప్రవృంజ్యాదత్తిష్యత్తిషి ప్రవృంజ్యాత్ భూతం ప్రవృంజ్యాత్ భూతం భూతం ప్రవృంజ్యాత్ ప్రవృంజ్యాత్ భూతమవావ భూతం ప్రవృంజ్యాత్ ప్రవృంజ్యాత్ భూతమవావ ప్రవృంజ్యాదితి ప్రవృంజ్యాత్ వావ భూతం భూతమవరుంధీత రుంధీతావ భూతం భూతమవరుంధీత వరుంధీత రుంధీతా వావరుంధీత యద్యద్రుంధీతా వావరుంధీత యద్ యద్యద్రుంధీత రుంధీత యదంగారే శృంగారేషు యద్రుంధీత రుంధీత యదంగారేషు యదంగారేషు శృంగారేషు యద్యదంగారేషు భవిష్యత్ భవిష్యదంగారేషు యద్యదంగారేషు భవిష్యత్ అంగారేషు భవిష్యత్ భవిష్యదంగారే శృంగారేషు భవిష్యదంగారే శృంగారేషు భవిష్యదంగారే శృంగారేషు భవిష్యదంగారేషు భవిష్యదంగారే శృంగారేషు భవిష్యత్ భవిష్యదంగారేషు ప్రప్రాంగారేషు భవిష్యత్ భవిష్యదంగారేషు ప్రాంగారేషు ప్రప్రాంగారే శృంగారేషు ప్ర ప్రవృణక్తి వృణక్తి ప్రాంగారేష్ంగారేషు ప్రవృణక్తి ప్రవృణక్తి వృణక్తి ప్రవృణక్తి భవిష్యత్ భవిష్యత్ వృణక్తి ప్రవృణక్తి భవిష్యతే భవిష్యత్ భవిష్యత్ వృణక్తి వృణక్తి భవిష్యదేవైవ భవిష్యత్ వృణక్తి వృణక్తి భవిష్యదేవైవ భవిష్యత్ భవిష్యదేవా వైవ భవిష్యత్ భవిష్యదేవా వై వై వా వృంధే వృంధే వై వై వా వృంధే వృంధే వృంధే వా వృంధే భవిష్యత్ భవిష్యత్ వృంధే వా వృంధే భవిష్యతే భవిష్యత్ భవిష్యత్ వృంధే వృంధే భవిష్యద్ధి భవిష్యత్ వృంధే వృంధే భవిష్యద్ధి భవిష్యద్ధి భవిష్యత్ భవిష్యద్ధి భూయో భూయో హి భవిష్యత్ భవిష్యద్ధి భూయ భూయో భూయో హి భూయో భూతాత్ భూతాత్ భూయో హి భూయో భూతా భూయో భూతాత్ భూతాత్ భూయో భూయో భూతాత్వాభ్యాం భూతాత్ భూయో భూయో భూతాత్వాభ్యాం భూతాత్వాభ్యాం ద్వాభ్యాం భూతాత్ భూతాత్వాభ్యాం ప్రప్రద్వాభ్యాం భూతాత్ భూతాత్వాభ్యాం ప్రాభ్యాం ప్రప్రద్వాభ్యాం ద్వాభ్యాం ప్రవృణక్తి వృణక్తి ప్రద్వాభ్యాం ద్వాభ్యాం ప్రవృణక్తి వృణక్తి వృణక్తి ప్రవృణక్తి ద్విపాత్ ద్విపాత్ వృణక్తి ప్రవృణక్తి ద్విపాత్ ద్విపాత్ ద్విపాత్ వృణక్తి వృణక్తి ద్విపాత్ యజమానో యజమానో ద్విపాత్ వృణక్తి వృణక్తి ద్విపాత్ యజమాన ద్విపాత్ యజమానో యజమానో ద్విపాత్ ద్విపాత్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో ద్విపాత్ ద్విపాత్ యజమాన ప్రతిష్ఠిత్యై ద్విపాదితి ద్విపాత్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా బ్రహ్మణా ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా బ్రహ్మణా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా వై వై బ్రహ్మణా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా వై ప్రతిష్ఠిత్యా ఇతి ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా వై వై బ్రహ్మణా బ్రహ్మణా వా ఏషైషా వై బ్రహ్మణా బ్రహ్మణా వా ఏషా వా ఏషైషా వై వా ఏషా యజుషా యజుషా యజుషా యజుషైషైషా యజుషా సంభృతా సంభృతా యజుషైషైషా యజుషా సంభృతా సంభృతా సంభృతా యజుషా యజుషా సంభృతా యద్యత్ సంభృతా యజుషా యజుషా సంభృతాయత్ సంభృతా యద్యత్ సంభృతా సంభృతా యదు ఖోఖాయత్ సంభృతా సంభృతా యదు ఖా భృతేతి సంభృతా యదు ఖోఖా యద్యదు ఖా సా సోఖా యద్యదు ఖా సా సా సోఖో ఖా సా యద్యత్ సోఖో ఖా సా యత్ సా యద్యత్ సా సా యద్ విద్యేత విద్యేత యత్ సా సా యద్ విద్యేత విద్యేత విద్యేత యద్యత్ విద్యేతార్తిమార్తిం విద్యేత యద్యత్ విద్యేతార్తిం విద్యేతాక్తిమాక్తిం విద్యేత విద్యేతాక్తిమాక్తిం విద్యేత విద్యేతాక్తిమార్తిమార్తిమార్తిమార్చేదుచ్చేదార్తిమార్తిమార్చేత్ ఆర్చేదుచ్చేదార్చేద్యజమానో యజమానర్చేదార్చేద్యజమానః హన్యేత యజమానో యజమానో హన్యేత మిత్రో బ్రహ్మన్ బ్రహ్మన్ మిత్రో బ్రహ్మన్ బ్రహ్మన్ ఏవైవ బ్రహ్మన్ మిత్రో మిత్రో బ్రహ్మ బ్రహ్మన్నేవైవ బ్రహ్మన్ బ్రహ్మన్నేవైనా మే నామేవ బ్రహ్మన్ బ్రహ్మన్నేవైనాయతి స్థాపయతి ప్రత్యేనామేనా ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ప్రతిష్టాపయతి నమస్థాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి నమస్థాపయతి స్థాపయతి నార్తిమార్తిన్న స్థాపయతి స్థాపయతి నార్తిం ర్చత్యర్చత్యాచ్చమానో యజమాన అర్చత్యుప్సతి యజమానో నయజమానర్చత్యుప్సతి యజమానో నాయమానో నయజమానో యజమానో నాస్యాస్యమానో నాస్తి యజ్ఞో యజ్ఞోస్య నాస్తి తైరేవ కపాలై సృజేత్ సైవైవ సా సృజేత్ సృజేత్ సైవైవ సా సైవ తతస్తత ఏవ సా సైవ తతః తతస్తత ఏవైవ తతః ప్రాయశ్చిత్తిస్తత ఏవైవ తతః సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభవేత్ సంభ తస్య స్యాత్ స్యాత్ తస్యైవైవ తస్య స్యాత్ తస్య స్యాత్ స్యాత్ తస్య తస్య స్యాదతో తస్యాత్ తస్య తస్య స్యాదతః స్యాదతో తస్యాత్ స్యాదతో హి హ్యత స్యాత్ స్యాదతో హి అతో హి హ్యతో తో హ్యేష ఏష హ్యతో తో హ్యేషః ఏష ఏష హి హ్యేష సంభవతి సంభవత్యేష హి హ్యేష సంభవతి ఏష సంభవతి సంభవత్యేష ఏష సంభవత్యేష ఏష సంభవత్యేష ఏష సంభవత్యేషః సంభవత్యేష ఏష సంభవతి సంభవత్యేష వైవ ఏష సంభవతి సంభవత్యేష వై సంభవతీతి సంభవతి ఏష వైవ ఏష ఏష వై స్వయంభో స్వయంభోర్వా ఏష ఏష వై స్వయంభో వై స్వయంభో స్వయంభోర్వై వై స్వయంభోర్నామ నామ స్వయంభోర్వై వై స్వయంభోర్నామ స్వయంభోర్నామ నామ స్వయంభో స్వయంభోర్నామ భవతి భవతి నామ స్వయంభో స్వయంభోర్నామ భవతి స్వయంభోరితి స్వయం నామ భవతి భవతి నామ నామ భవత్యేవైవ భవతి నామ నామ భవత్యేవ భవత్యేవైవ భవతి భవత్యేవ యయమేవ భవతి భవత్యేవయం ఏవ యయమేవైవ యం కామయేత కామయేత యమేవైవ యం కామయేత యం కామయేత కామయేత యయం కామయేత భ్రాతృవ్యం భ్రాతృవ్యం కామయేత యయం కామయేత భ్రాతృవ్యం కామయేత భ్రాతృవ్యం భ్రాతృవ్యం కామయేత కామయేత భ్రాతృవ్యమస్మా అస్మై భ్రాతృవ్యం కామయేత కామజేత భ్రాతృయమస్మై భ్రాతృయమస్మాస్మై భ్రాతృయం భ్రాతృయమస్మై జనయేయం జనయేయమస్మై భ్రాతృయం భ్రాతృయమస్మై జనయేయం అస్మై జనయేయం జనయేయమస్మా అస్మై జనయేయమితి జనయేయమస్మా అస్మై జనయేయమితి జనయేయమితి జనయేయం జనయేయమిత్యన్యతోన్యత ఇది జనయేయం జనయేయమిత్యన్యతః అన్యతోన్యత ఇతిత్యన్యతస్తస్య తస్యాన్యత ఇతిత్యన్యతస్తస్య అన్యతస్తస్య తస్యాన్యత దధ్యాద్ సాక్షాత్ సాక్షాద్ దధ్యాద్ వావదధ్యాత్ సాక్షాత్ సాక్షాత్ దధ్యాత్ దధ్యాత్ సాక్షాదేవైవ సాక్షాద్ సాక్షాదేవాస్మా అస్మా ఏవ సాక్షాత్ సాక్షాదేవాస్మై సాక్షాదితి సా అక్షాదేవాస్మా అస్మా ఏవైవాస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మా ఏవైవాస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మా అస్మై భ్రాతృవ్యం జనయతి జనయతి భ్రాతృవ్యమస్మా అస్మై భ్రాతృవ్యం జనయతి భ్రాతృవ్యం జనయతి జనయతి భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయత్యం పరీషాదం పరీషాత్ జనయతి భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయత్యం పరీషాత్ నిత్యం పరీషాదం పరీషాత్ జనయతి జనయత్యం పరీషాదన్న కామస్యాన్న కామస్యాం పరీషాత్ జనయతి జనయత్యం పరీషాదన్న కామస్యా పరీషాదన్న కామస్యాన్న కామస్యాం పరీషాదం పరీషాదన్న కామస్యా వావాన్న కామస్యాం పరీషాదం పరీషాదన్న కామస్యా వా కామస్యా వావాన్న కామస్యాన్న కామస్యావద్యాద్వాన్న కామస్యాన్న కామస్యావద్యాన్న కామస్యేత్యన్న కామస్యావద్యాద్వావద్యాదం వరీషేం వరీషే దద్యాద్వావద్యాదం వరీషే దద్యాదం వరీషేం వరీషే దద్యాద్వాద్యాదం వరీషే వైవాహం వరీషే దద్యాద్వాద్యాదం వరీషే వై వరీషే వైవాహం వరీషేం వరీషే వాహన్నమన్నం వాహం వరీషేం వరీషే వాహన్నం అన్నమన్నం వై వా అన్నం ప్రియతే ప్రియతే అన్నం వై వా అన్నం ప్రియతే ప్రియతే ప్రియతే అన్నమన్నం ప్రియతే సయోని సయోని ప్రియతే అన్నమన్నం ప్రియతే సయోని ప్రియతే సయోని సయోని ప్రియతే ప్రియతే సయోన్యే వైవ సయోని ప్రియతే ప్రియతే సయోన్యే వైవ సయోని సయోన్యే వాన్నమన్నమేవ సయోని సయోన్యే వాన్నం సయోని దిశా యోని వాన్నమన్నమేవైవాన్నమవ వాన్నమేవైవాన్నమ వాన్నమవాన్నమన్నమ వరుంధే రుంధే వాన్నమన్నమ వరుంధే రుంధే రుంధే వృంధే ముంజాన్ ముంజాన్ రుంధే వృంధే ముంజాను రుంధే ముంజాన్ ముంజాన్ రుంధే రుంధే ముంజాన వావ ముంజాన్ రుంధే రుంధే ముంజాన వాంజాన వావ ముంజాన్ ముంజానవ దధాతి దధాత్యవ ముంజాన్ ముంజానవ దధాతి దధాతి దధాత్య వావ దధాత్యూర్ భూర్ దధాత్య వావ దధాత్యూర్ ధాత్య ఊర్ధాతి దాత్యోర్గ్వై వా ఊర్ధాతి దాత్యోర్గ్వై ఊర్ధ్వై వా ఊర్గోర్వై ముంజా ముంజా వా ఊర్గోర్వై ముంజా ముంజా వై వై ముంజా ఊర్జమోర్జం ముంజా వై వై ముంజా ఊర్జం ముంజా ఊర్జమోర్జం ముంజా ముంజా ఊర్జమే వైవోర్జం ముంజా ముంజా ఊర్జమే వాజమే వైవోర్జమూర్జమే వాస్మాజమూర్జమే వాస్మి ఏవాస్మ అస్మా ఏవైవాస్మా అప్యప్యస్మా ఏవైవాస్మా అపి అప్యప్యస్మా అస్మా అపి దధాతి దధాత్యప్యస్మా అస్మా అపి దధాతి అపి దధాతి దధాత్యప్యపి దధాత్యగ్నిరగ్నిర్దధాత్యప్యపి దధాత్యగ్నిః అగ్నిరగ్నిర్దధాతి దధాత్యగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిర్దధాతి దధాత్యగ్నిర్దేవేభ్యః అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో నిలాయత నిలాయత దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో నిలాయత దేవేభ్యో నిలాయత నిలాయత దేవేభ్యో దేవేభ్యో నిలాయత సస నిలాయత దేవేభ్యో దేవేభ్యో నిలాయత సహ నిలాయత సస నిలాయత నిలాయత సక్రముఖం కృముఖగోస నిలాయత నిలాయత సక్రముఖం సంక్రముఖం కృముఖగోస సక్రముఖం ప్రక్రముఖగోస సక్రముఖం ప్రముఖం ప్రక్రముఖం కృముఖం ప్రావిశద విశత్ ప్రక్రముఖం కృముఖం ప్రావిశద విశద విశత్ ప్రావిశత్ కృముఖం కృముఖమ విశత్ ప్రావిశత్ కృముఖం అవిశత్ కృముఖం కృముఖమ విశద విశత్ కృముఖమ వావ కృముఖమ విశద విశత్ కృముఖమ వావ కృముఖం కృముఖమ దధాతి దధాత్యవ కృముఖం కృముఖమ దధాతి దధాతి దధాత్యవ దధాతి యత్ యత్ దధాత్యవ దధాతి యత్ దధాతి దధాతి యదేవైవ యత్ దధాతి దధాతి యదేవా దేవైవ యత్ దేవాస్యాస్యైవ యత్ దేవాస్యాస్యైవైవాస్య తత్ర తత్ర వృంధ ఆజ్యేన వృంధే వృంధ ఆజ్యేన ఆజ్యేన ఆజ్యేన సకం సమాజ్యేన ఆజ్యేన సం ఆజ్యేన సకం సమాజ్యేన ఆజ్యేన సంయోది సమాజ్యేన ఆజ్యేన సంయోది యోది యోది సకం సంయో అగ్నేరగ్నేర్వైవా అగ్నే ప్రియం ప్రియమగ్నేర్వైవా అగ్నే ప్రియం అగ్నే ప్రియం ప్రియమగ్నేరగ్నే ప్రియం ధామ ధామ ప్రియమగ్నేరగ్నే ప్రియం ధామ ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామయ్యద్ధామ ప్రియం ప్రియం ధామయత్ ధామయ్యద్ధామ ధామయదాజ్యమాజ్యం యద్ధామ ధామయదాజ్యం రాజ్యమాజ్యం యజ్యరాజ్యం ప్రియేణ ప్రియేణాజ్యం యజ్యరాజ్యం ప్రియేణ రాజ్యం ప్రియేణ ప్రియేణాజ్యమాజ్యం ప్రియేణైవైవ ప్రియేణాజ్యమాజ్యం ప్రియేణైవ ప్రియేణైవైవ ప్రియేణ ప్రియేణైవైనమేనమేవ ప్రియేణ ప్రియేణైవైనం వైకంకతీం వైకంకతీం తేజసా వైకంకతీమా వైకంకతీమా వైకంకతీమా వైకంకతీమా దధాతి దధాత్యా భాతిర్ ధాతి భా ఏవైవ భాత ధాతి ధాతి భా ఏవా ఏవైవ భాభా ఏవా వా వైవ భాభా ఏవా వా ఏవా వా వైవై వా వృంధే రుంధే వైవై వా వృంధే వృంధే రుంధే వా వృంధే శమీమయీగో శమీమయీగో రుంధే వా వృంధే శమీమయీ శమీమయీగో శమీమయీగో రుంధే రుంధే శమీమయీ మా శమీమయీగో రుంధే రుంధే శమీమయీ మా శమీమయీ మా శమీమయీగో శమీమయీ మా దధాతి దధాత్యా శమీమయీగో శమీమయీ మా దధాతి శమీమయీమితి శమీమయీ మా దధాతి దధాత్యా దధాతి శాంతి శాంతి దధాత్యా దధాతి శాంతి శాంతి శాంతి దధాతి దధాతి శాంతి సీత సీత శాంతి దధాతి దధాతి శాంతి సీత శాంతి సీత సీత శాంతి శాంతి సీతత్వం తగో సీత శాంతి శాంతి సీతత్వం సీతత్వం తగో సీత సీతత్వం మాతర్ మాతస్త్వగో సీత సీతత్వం మాతుః త్వం మాతర్ మాతస్త్వం త్వం మాతురస్యా అస్యా మాతస్త్వం త్వం మాతురస్యా మాతురస్యా అస్యా మాతర్ మాతురస్యా ఉపస్థ ఉపస్థే అస్యా మాతర్ మాతురస్యా ఉపస్థే అస్యా ఉపస్థ ఉపస్థే అస్యా అస్యా ఉపస్థ ఇది త్రివస్థే అస్యా అస్యా ఉపస్థ ఇది ఉపస్థ ఇది త్రివస్థ ఉపస్థ ఇది త్రివస్థి త్రివస్థ ఉపస్థ ఇది త్రివస్థి ఉపస్థ ఇది త్రివస్థే త్రివస్థి త్రివస్థి త్రయస్త్రయస్తిష్టతేయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏష్వేషు లోకా ఇమ ఇమే లోకా ఏషు లోకా ఏష్వేషు లోకా లోకా ఏష్వే వై వైషు లోకా లోకా ఏష్వేవేష్వే వై వైష్వే ఏష్వేవ లోకేషు లోకేష్వే వైష్వే ఏష్వేవ లోకేషు ఏవ లోకేషు లోకేష్వే వైవ లోకేష్వావిదమావిదం లోకేష్వే లోకేష్వావిదమావిదం లోకేషు లోకేష్వావిదం గచ్చతి గచ్చత్యావిదం లోకేషు లోకేష్వావిదం గచ్చతి ఆవిదం గచ్చతి గచ్చత్యావిదమావిదం గచ్చత్యథో అథో గచ్చత్యావిదమావిదం గచ్చత్యథో ఆవిద విద్యావిదం గచ్చత్యథో అథో గచ్చతి గచ్చత్యథో ప్రాణాన్ ప్రాణానథో గచ్చతి గచ్చత్యథో ప్రాణాన్ ప్రాణానథో అథో ప్రాణానేవైవ ప్రాణానథో అథో ప్రాణానేవా ఇత్యథో ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవాత్మన్నాత్మన్నేవ ప్రాణాన్ ప్రాణానేవాత్మన్ ప్రాణానితి ప్రాణానేవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే దత్త ఆత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ ధత్తే ఇది ధత్తే నమః స్మ స్మ నమః స్మ స్మ స్మ స్మ వై వై స్మ స్మ వై వై వై స్మ స్మ వై పురా పురా వై స్మ స్మ వై పురా వై పురా పురా వై వై పురాగ్నిరగ్నిః పురా వై వై పురాగ్నిః పురాగ్నిరగ్నిః పురా పురాగ్నిరపరశువృక్నమపరశువృక్నమగ్నిః పురా పురాగ్నిరపరశువృక్నమపరశువృక్నమగ్నిరగ్నిరపరశువృక్నం దహతి దహత్యపరశువృక్నమగ్నిరగ్నిరపరశువృక్నం దహతి పరశువృక్నం దహతి దహత్యపరశువృక్నమపరశువృక్నం దహతి తత్తత్తహత్యపరశువృక్నమపరశువృక్నం దహతి తత్ అపరశువృక్నమిత్యపరశువృక్నం దహతి తత్తత్తహతి దహతి తదస్మా అస్మై తత్తహతి దహతి తదస్మై తదస్మాస్మై తత్తరస్మై ప్రయోగ ప్రయోగోస్మై తత్తరస్మై ప్రయోగ అస్మై ప్రయోగ ప్రయోగోస్మా అస్మై ప్రయోగ ఏవైవ ప్రయోగోస్మా అస్మై ప్రయోగ ఏవ ప్రయోగ ఏవైవ ప్రయోగ ప్రయోగ ఏవ ఋషిరిషిరేవ ప్రయోగ ప్రయోగ ఏవ ఋషి యోగ ఇది ప్రయోగ ఏతద్రాక్షోఘ్నమేతరేతద్రాక్షోఘ్నమపశ్యత్రాక్షోఘ్నమేతరేతద్రాక్షోఘ్నమపశ్యత్ క్షోఘ్నమపశ్యత్తేనాక్షోఘ్నమితి రాక్షః వై వై తేన తేన వై సస వై తేన తేన వై సహ వై రక్షాగుంసి రక్షాగుంసి సస రక్షాగుస్య పాప రక్షాగుంసి సస రక్షాగుస్య పాప రక్షాగుంసి రక్షాగుస్య క్షోఘ్నం భవతి భవతి రాక్షోఘ్నం భవతి రాక్షోఘ్నగోరాక్షోఘ్నం క్షోఘ్నమితి బాహు అతిరమతిరం బాహు బాహు అతిరమితీత్యతిరం బాహు బాహు అతిరమితి బాహు బాహు బాహు అతిరమితీత్యతిరం బాహు బాహు అతిరమితి బాహు బాహు బాహు అతిరమితీత్యతిరం బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహు అతిరమితి బాహు బాహ ఉత్తమే ఉత్తమే ఇదిత్యుత్తమే ఔదుంబరీ ఔదుంబరీ ఉత్తమే ఇదిత్యుత్తమే ఔదుంబరీ తమే ఔదుంబరీ ఔదుంబరీ ఉత్తమే ఉత్తమే ఔదుంబరీ వాచేతి వాచేత్యౌదుంబరీ ఉత్తమే ఉత్తమే ఔదుంబరీ వాచేతి తమే ఇత్యుత్తమే ఔదుంబరీ వాచేతి వాచేత్యౌదుంబరీ ఔదుంబరీ వాచేతి బ్రహ్మణ బ్రహ్మణ వాచేత్యౌదుంబరీ ఔదుంబరీ వాచేతి బ్రహ్మణ ఔదుంబరీ ఇత్యౌదుంబరీ బ్రహ్మణ బ్రహ్మణ వాచేతి వాచేతి బ్రహ్మణైవైవ బ్రహ్మణ వాచేతి వాచేతి బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణ బ్రహ్మణైవ క్షత్రం క్షత్రమేవ బ్రహ్మణ బ్రహ్మణైవ క్షత్రం క్షత్రం క్షత్రమేవైవ క్షత్రకోశకోశం క్షత్రమేవైవ క్షత్రకోశం క్షత్రకోశకోశం క్షత్రం క్షత్రకోశగృశ్యదిశ్యరిసం క్షత్రం క్షత్రకోశగృశ్యది గృశ్యదిశ్యదిశగోశగృశ్యది క్షత్రేణ క్షత్రేణశ్యదిశగోశగృశ్యది క్షత్రేణ క్షత్రేణ క్షత్రేణ శ్రీశ్రి క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ క్షత్రేణ శ్రీశ్రి క్షత్రేణ బ్రహ్మ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ తస్మాత్ తస్మాత్ బ్రహ్మ క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ తస్మాత్ బ్రహ్మ తస్మాత్ తస్మాత్ బ్రహ్మ బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణో బ్రాహ్మణస్తస్మాత్ బ్రహ్మ బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణ తస్మాత్ బ్రాహ్మణో బ్రాహ్మణస్తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణో రాజన్యవాన్ రాజన్యవాన్ బ్రాహ్మణస్తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణో రాజన్యవాన్ బ్రాహ్మణో రాజన్యవాన్ రాజన్యవాన్ బ్రాహ్మణో బ్రాహ్మణో రాజన్యవాన త్రిపి రాజన్యవాన్ బ్రాహ్మణో బ్రాహ్మణో రాజన్యవానతి రాజన్యవాన్ రాజన్యవానత్యన్యమన్యమతి రాజన్యవాన్ తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణమన్యమన్యం బ్రాహ్మణం తస్మాత్ బ్రాహ్మణం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణం బ్రాహ్మణం తస్మాత్ రాజన్యో రాజన్యస్తస్మాత్ బ్రాహ్మణం బ్రాహ్మణం తస్మాత్ రాజన్యః తస్మాత్ రాజన్యో రాజన్యస్తస్మాత్ తస్మాత్ రాజన్యో బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవాన్ రాజన్యస్తస్మాత్ తస్మాత్ రాజన్యో బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవాన్ రాజన్యో రాజన్యో బ్రాహ్మణవానత్యతి బ్రాహ్మణవాన్ రాజన్యో రాజన్యో బ్రాహ్మణవానతి బ్రాహ్మణవానత్యతి బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవానత్యన్యమన్యమతి బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవానత్యన్యం బ్రాహ్మణవానితి బ్రాహ్మణ అత్యన్యమన్యమత్యన్య గోరాజన్య గోరాజన్యమన్యమత్యన్య గోరాజన్యం మృత్యుర్మృత్యోరాజన్యమన్యమన్యగోరాజన్యం మృత్యుర్వైవే మృత్యోరాజన్యగోరాజన్యం మృత్యుర్వైవే మృత్యుర్మృత్యుర్వా ఏష ఏష వై మృత్యుర్మృత్యుర్వా ఏష ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏష యద్ ఏష యద్యదేశ ఏష యదగ్నిరగ్నిర్యద్యదగ్నిరమృతమమృతమగ్నిర్యద్యదగ్నిరమృతం అగ్నిరమృతమృతమగ్నిరగ్నిరమృతగోహిరణ్యగోహిరణ్యమృతగోహిరణ్యగోహిరణ్యమృతమమృతగోహిరణ్యగోరుక్మగోరుక్మగోహిరణ్యమృతమమృతగోహిరణ్యగోరుక్మం మృత్యోరంతరంతర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్యోరంతర్మృత్యోర్మృత్ మృత్యోరంతర్ధత్తే ధత్తేంతం మృత్యోర్మృత్యోరంతర్ధత్తే ధత్తేంతరంతర్ధత్త ఏక విగుంశతి నిర్బాధ ఏక విగుంశతి నిర్బాధో ధత్తేంతరంతర్ధత్త ఏక విగుంశతి నిర్బాధ ఏక విగుంశతి నిర్బాధ ఏక విగుంశతి నిర్బాధో ధత్తే ధత్త ఏక విగుంశతి నిర్బాధో భవతి భవత్యేక విగుంశతి నిర్బాధో ధత్తే ధత్త ఏక విగుంశతి నిర్బాధో భవతి ఏక విగుంశతి నిర్బాధో భవతి భవత్యేక విగుంశతి నిర్బాధ ఏక విగుంశతి నిర్బాధో భవత్యేక విగుంశతి రేక విగుంశతి భవత్యేక విగుంశతి నిర్బాధ ఏక విగుంశతి నిర్బాధో భవత్యేక విగుంశతి ఏక విగుంశతి నిర్బాధ ఇత్యేక విగుంశతి నిర్బాధ ఏక విగుంశతిరేక విగుంశతిర్భవతి భవత్యేక విగుంశతిర్వై వా ఏక విగుంశతిర్భవతి భవత్యేక విగుంశతిర్వై ఏక విగుంశతిర్వై వా ఏక విగుంశతిరేక విగుంశతిర్వై దేవలోకా దేవలోకా వా ఏక విగుంశతిరేక విగుంశతిర్వై దేవలోకా ఏక విగుంశతిరిత్యేక విగుంశతి దేవలోకా దేవలోకా వై వై దేవలోకా ద్వాదశ ద్వాదశ దేవలోకా వై వై దేవలోకా ద్వాదశ దేవలోకా ద్వాదశ ద్వాదశ దేవలోకా దేవలోకా ద్వాదశ మాసా మాసా ద్వాదశ దేవలోకా దేవలోకా ద్వాదశ మాసా దేవలోకా ఇది దేవా లోకా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ పంచ మాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ మాసా పంచ పంచ మాసా మాసా పంచర్తవ అర్థవ పంచ మాసా మాసా పంచర్తవ పంచర్తవ అర్థవ పంచ పంచర్తవస్త్రయస్త్రయ అర్థవ పంచ పంచర్తవస్త్రయ అర్ధవస్త్రయస్త్రయ అర్ధవ అర్ధవస్త్రయ ఇమ ఇమే త్రయ అర్ధవ అర్ధవస్త్రయ ఇమే ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా లోకా ఇమ ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా లోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యో సావసావాదిత్య ఏక విగుంశ ఏక విగుంశ ఆదిత్యో సావసావాదిత్య ఏక విగుంశ ఆదిత్య ఏక విగుంశ ఏక విగుంశ ఆదిత్య ఆదిత్య ఏక విగుంశ ఏతావంత ఏతావంత ఏక విగుంశ ఆదిత్య ఆదిత్య ఏక విగుంశ ఏతావంత ఏక విగుంశ ఏతావంత ఏతావంత ఏక విగుంశ ఏతావంతో వై వా ఏతావంత ఏక విగుంశ ఏతావంతో వై ఏక విగుంశ ఇత్యేక విగుంశ ఏతావంతో వై వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వై వై దేవలోకాస్తేభ్యస్తేభ్యో దేవలోకా వై వై దేవలోకాస్తేభ్యః దేవలోకాస్తేభ్యస్తేభ్యో దేవలోకా దేవలోకాస్తేభ్య ఏవైవ దేభ్యో దేవలోకా దేవలోకాస్తేభ్య ఏవ దేవలోకా ఇది దేవా లోకాభ్య ఏవైవ దేభ్యస్తేభ్య ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవ దేభ్యస్తేభ్య ఏవ భ్రాతృవ్యం ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యమంతరంతర్భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యమంతః భ్రాతృవ్యమంతరంతర్భ్రాతృవ్యం భ్రాతృవ్యమంతరేత్యేత్యంతర్భ్రాతృవ్యం భ్రాతృవ్యమంతరేది అంతరేత్యేత్యంతరంతరేతి నిర్బాధైర్నిర్బాధైరేత్యంతరంతరేతి నిర్బాధైర్వై దేవా దేవా వై నిర్బాధైర్నిర్బాధైర్వై దేవా బాధైరితి బాధైః దేవా దేవా వై వై దేవా అసురాన్ అసురాన్ దేవా వై వై దేవా అసురాన్ దేవా అసురాన్ అసురాన్ దేవా దేవా అసురాన్ నిర్బాధే నిర్బాధే అసురాన్ దేవా దేవా అసురాన్ నిర్బాధే అసురాన్ నిర్బాధే నిర్బాధే అసురాన్ అసురాన్ నిర్బాధే కుర్వతా కుర్వత నిర్బాధే అసురాన్ అసురాన్ నిర్బాధే కుర్వత నిర్బాధే కుర్వత కుర్వత నిర్బాధే నిర్బాధే కుర్వత తత్తద కుర్వత నిర్బాధే నిర్బాధే కుర్వత తత్తద బాధ ఇతి నిహి బాధే కుర్వత తత్తద కుర్వత కుర్వత తన్నిర్బాధానాన్ నిర్బాధానాన్ తద కుర్వత కుర్వత తన్నిర్బాధానాన్ నిర్బాధానాన్ నిర్బాధానాన్ తత్తన్నిర్బాధానాన్ నిర్బాధత్వం నిర్బాధత్వం నిర్బాధానాన్ తత్తన్నిర్బాధానాన్ నిర్బాధత్వం నిర్బాధానాన్ నిర్బాధత్వం నిర్బాధత్వం నిర్బాధానాన్ నిర్బాధానాన్ నిర్బాధత్వం నిర్బాధి నిర్బాధత్వం నిర్బాధానా నిర్బాధీ బాధానామితి బాధానా నిర్బాధత్వం నిర్బాధీ నిర్బాధీ నిర్బాధత్వం నిర్బాధత్వం నిర్బాధీ భవతి భవతి నిర్బాధీ నిర్బాధత్వం నిర్బాధత్వం నిర్బాధీ భవతి బాధత్వమితి నిర్బాధత్వం నిర్బాధీ భవతి భవతి నిర్బాధీ నిర్బాధీ భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవతి నిర్బాధీ నిర్బాధీ భవతి భ్రాతృవ్యాన్ బాధీతి బాధీ భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవతి భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవతి భవతి భ్రాతృవ్యానేవైవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ నిర్బాధే నిర్బాధ ఏవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ నిర్బాధే నిర్బాధే నిర్బాధ ఏవైవ నిర్బాధే కురుదే కురుదే నిర్బాధ ఏవైవ నిర్బాధే కురుదే బాధే కురుదే కురుదే నిర్బాధే నిర్బాధే కురుదే సావిత్రియా సావిత్రియా కురుదే నిర్బాధే నిర్బాధే కురుదే సావిత్రియా నిర్బాధ ఇతి నిహి బాధే సావిత్రియా సావిత్రియా కురుతే కురుతే సావిత్రియా ప్రతి ప్రతి సావిత్రియా కురుతే కురుతే సావిత్రియా ప్రతి సావిత్రియా ప్రతి ప్రతి సావిత్రియా సావిత్రియా ప్రతి ముంచతే ముంచతే ప్రతి సావిత్రియా సావిత్రియా ప్రతి ముంచతే ముంచతే ముంచతే ప్రతి ప్రతి ముంచతే ప్రసూత్యై ప్రసూత్యై ముంచతే ప్రతి ప్రతి ముంచతే ప్రసూత్యై ముంచతే ప్రసూత్యై ప్రసూత్యై ముంచతే ముంచతే ప్రసూత్యైన క్లోషాసాన క్లోషాసా ప్రసూత్యై ముంచతే ముంచతే ప్రసూత్యైన క్లోషాసా ప్రసూత్యైన క్లోషాసాన క్లోషాసా ప్రసూత్యై ప్రసూత్యైన క్లోషాసేతి జనక్లోషాసా ప్రసూత్యై ప్రసూత్యైన క్లోషాసేతి ప్రసూత్యాది ప్రసూత్యైనక్లోషాసేతి జనక్లోషాసాన క్లోషాసేత్యుత్తరయోత్తరయే జనక్లోషాసాన హోరాత్రాభ్యామోరాత్రాభ్యాముత్తరయేదిత్యుత్తరయాహోరాత్రాభ్యాహోరాత్రాభ్యామోరాత్రాభ్యాముత్తరయోత్తరయాహోరాత్రాభ్యామేవైవాహోరాత్రాభ్యాముత్తరయోత్తరయాహోరాత్రాభ్యామేవ ఇది ద్రవిణ దాహోరాత్రాభ్యామేవైవాహోరాత్రాభ్యామోరాత్రాభ్యామేవైనమేనమేవాహోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్యామోరాత్రాభ్ రాత్రాభ్యామేవైనం రాత్రాభ్యామిత్యః రాత్రాభ్యామేవైనమేనముద్యత్యోద్యత్యైనమేవైనముద్యత్యైనముద్యత్యోద్యత్యైనమేనముద్యత్య ప్రాణైర్దాధారదాధార ప్రాణైరుద్యత్యోద్యత్య ప్రాణైర్దాధారేత్యేత్యేత్యాణైర్దాధారదాధార ప్రాణైః ప్రాణేర్దాధారాసీన ఆసీనోదాధార ప్రాణైః ప్రాణేర్దాధారాసీనః ప్రాణైరితి ప్రా అనైః ఆధారాసీన ఆసీనోదాధారదాధారాసీన ప్రతి ప్రత్యాసీనోదాధారదాధారాసీన ప్రతి ఆసీన ప్రతి ప్రత్యాసీన ఆసీన ప్రతి ముంచతే ముంచతే ప్రత్యాసీన ఆసీన ప్రతి ముంచతే ప్రతి ప్రతి ముంచతే తస్మాత్తస్మాన్ముంచతే ప్రతి ప్రతి ముంచతే తస్మాత్ తస్మాదాసీనాస్తస్మాదాసీనా ప్రజా ప్రజా ఆసీనాస్తస్మాత్తస్మాదాసీనా ప్రజా ప్రజా ఆసీనా ఆసీనా ప్రజా ప్రజా ఆసీనా ఆసీనా ప్రజా ప్రజాయందే కృష్ణాజనం కృష్ణాజనం జాయందే ప్రజాయందే కృష్ణాజనం జాయందే కృష్ణాజనం కృష్ణాజనం జాయందే జాయందే కృష్ణాజనముత్తరముత్తరం కృష్ణాజనం జాయందే జాయందే కృష్ణాజనముత్తరం కృష్ణాజనముత్తరముత్తరం కృష్ణాజనం కృష్ణాజనముత్తరం తేజస్తేజ ఉత్తరం కృష్ణాజనం కృష్ణాజనముత్తరం తేజ కృష్ణాజనమితి కృష్ణాజనం ఉత్తరం తేజస్తేజ ఉత్తరముత్తరం తేజో వై వై తేజ ఉత్తరముత్తరం తేజో వైరమిత్యుత్తరం తేజో వై వై తేజస్తేజో వై హిరణ్యగో హిరణ్యం వై తేజస్తేజో వై హిరణ్యో వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యం బ్రహ్మ బ్రహ్మ హిరణ్యం వై వై హిరణ్యం బ్రహ్మ హిరణ్యం బ్రహ్మ బ్రహ్మ హిరణ్యగో హిరణ్యం బ్రహ్మ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మ హిరణ్యగో హిరణ్యం బ్రహ్మ కృష్ణాజనం బ్రహ్మ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మ బ్రహ్మ కృష్ణాజనం తేజసా తేజసా కృష్ణాజనం బ్రహ్మ బ్రహ్మ కృష్ణాజనం తేజసా కృష్ణాజనం తేజసా తేజసా కృష్ణాజనం కృష్ణాజనం తేజసా తేజసా కృష్ణాజనం కృష్ణాజనం తేజసా కృష్ణాజనమితి కృష్ణాజనం తేజసా చ తేజసా తేజసా చైవైవ చ తేజసా తేజసా చైవ చైవైవ చ చైవైనమేనమేవ చ చైవైనం ఏవైనమేనమేవైనం బ్రహ్మణా బ్రహ్మణైనమేవైనం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మణైనమేనం బ్రహ్మణా చ బ్రహ్మణైనమేనం బ్రహ్మణా చ బ్రహ్మణా చ బ్రహ్మణా బ్రహ్మణా చోభయత ఉభయతశ్చ బ్రహ్మణా బ్రహ్మణా చోభయత భయత ఉభయతశ్చ చ భయతః పరిపర్యభయతశ్చ చ భయతః పరి భయతః పరిపర్యభయత ఉభయతః పరిగృహ్ణాది గృహ్ణాది పర్యభయత ఉభయతః పరిగృహ్ణాది గృహ్ణాది గృహ్ణాది పరిపరిగృహ్ణాది షడుద్యామగో షడుద్యామం గృహ్ణాది పరిపరిగృహ్ణాది షడుద్యామం గృహ్ణాది షడుద్యామగో షడుద్యామం గృహ్ణాది గృహ్ణాది షడుద్యామగో శిక్యగో శిక్యగం షడుద్యామం గృహ్ణాది గృహ్ణాది షడుద్యామగో శిక్యం షడుద్యామగో శిక్యగో శిక్యగం షడుద్యామగో షడుద్యామగో శిక్యం భవతి భవతి శిక్యగం షడుద్యామగో షడుద్యామగో శిక్యం భవతి షడుద్యామమిది షడుద్యామం శిక్యం భవతి భవతి శిక్యగం శిక్యం భవతి షట్ షట్ భవతి శిక్యగం శిక్యం భవతి షట్ భవతి షట్ షట్ భవతి భవతి షట్ వై వై షట్ భజతి భవతి షట్ వై వై వై షట్ షట్ వా ఋతవ ఋతవ వై షట్ షట్ వా ఋతవ వా ఋతవ ఋతవ వై వా ఋతవ ఋతభిర్ ఋతభిర్ ఋతవ వై వా ఋతవ ఋతభిః ఋతవ ఋతభిర్ ఋతభిర్ ఋతవ ఋతవ ఋతభిరే వై వర్తభిర్ ఋతవ ఋతవ ఋతభిరే వా ఋతభిరే వై వర్తభిర్ ఋతభిరే వై నమేనమే వర్తభిర్ ఋతభిరే వై నమ ద్వాదశోద్యామం ద్వాదశోద్యామం యద్యచ్ఛతే యచ్ఛతే యద్వాదశోద్యామం ద్వాదశోద్యామం ద్వాదశోద్యామం యద్యద్వాదశోద్యామకం సంవత్సరేణ సంవత్సరేణ ద్వాదశోద్యామం యద్వాదశోద్యామత్సరేణ ద్వాదశోద్యామకం సంవత్సరేణ సంవత్సరేణ ద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణైవైవ సంవత్సరేణ ద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణైవ ద్వాదశోద్యామమిది ద్వాదశ ఉద్యామం సంవత్సరేణైవైవ సంవత్సరేణ సంవత్సరేణైవ మౌంజం మౌంజమేవ సంవత్సరేణ సంవత్సరేణైవ మౌంజం సంవత్సరేణేతి సంవత్సరేణ మౌంజం మౌంజమేవైవ మౌంజం భవతి భవతి మౌంజమేవైవ మౌంజం భవతి మౌంజం భవతి భవతి మౌంజం మౌంజం భవత్యోర్గోర్గ్భవతి మౌంజం మౌంజం భవత్యోర్గోర్గ్భవతి భవత్యోర్గ్వై వా ఊర్భవతి భవత్యోర్గ్వై ఊర్గ్వై వా ఊర్గూర్గ్వై ముంజా ముంజా వా ఊర్గూర్గ్వై ముంజా ముంజా ముంజా వై వై ముంజా ఊర్జోర్జా ముంజా వై వై ముంజా ఊర్జా ఊర్జోర్జా ముంజా ముంజా ఊర్జైవైవోర్జా ముంజా ముంజా ఊర్జైవా ఊర్జైవైవోర్జోర్జైవైన మేన మేవోర్జోర్జైవైన ఏవైన మేన మే వై వై నగుంస గుంస మేన మే వై వై నగుంసం మేన గుంస గుంస మేన మే నగుం సమర్థయత్యర్థయతి సమేన మే నగుం సమర్థయతి సమర్థయత్యర్థైరి సగుం సమర్థైరి సువర్ణస్ వర్ణోర్థయతి సగుం సమర్థయతి సువర్ణ అర్థయతి సువర్ణస్ వర్ణోర్థయత్యర్థయతి సువర్ణోస్యసి సువర్ణోర్థయత్యర్థయతి సువర్ణసి సువర్ణోస్యసి సువర్ణస్ వర్ణోసి గరుత్మాన్ గరుత్మానసి సువర్ణస్ వర్ణోసి గరుత్మాన్ వర్ణ ఇతి సువర్ణ గరుత్మాన్ గరుత్మానస్యసి గరుత్మానితీతి గరుత్మానస్యసి గరుత్మానితి గరుత్మానితీతి గరుత్మాన్ గరుత్మానిత్యవావేతి గరుత్మాన్ గరుత్మానిత్యవాక్షత ఈక్షతే వావేక్షతే రూపకం రూపమీక్షతే వావేక్షతే రూపం ఈక్షతే రూపకం రూపమీక్షత ఈక్షతే రూపమేవైవ రూపమీక్షత ఈక్షతే రూపమేవ రూపమేవైవ రూపకం రూపమేవాస్యైవ రూపకం రూపమేవాస్యైతదేతదస్యైతన్మహిమానం మహిమానమేతదస్యాస్యైతన్మహిమానం ఏతన్మహిమానం మహిమానమేతదేతన్మహిమానం వ్యాజిష్టే వ్యాజిష్టే మహిమానమేతదేతన్మహిమానం వ్యాజిష్టే మహిమానం వ్యాజిష్టే వ్యాజిష్టే మహిమానం మహిమానం వ్యాజిష్టే దివం దివం వ్యాజిష్టే మహిమానం మహిమానం వ్యాజిష్టే దివం వ్యాజిష్టే దివం దివం వ్యాజిష్టే వ్యాజిష్టే దివం గచ్చ గచ్చ దివం వ్యాజిష్టే వ్యాజిష్టే దివం గచ్చ వ్యాజష్ట ఇతి వి ఆజిష్టే దివం గచ్చ గచ్చ దివం దివం గచ్చ సువస్సువర్గచ్చ దివం దివం గచ్చ సువః సువస్సువర్గచ్చ గచ్చ సువః పద పద సువర్గచ్చ గచ్చ సువః పద సువః పద పద సువస్సువః పదేదీతి పద సువస్సువః పదేతి పదేదీతి పద పదేత్యాహ హేతి పద పదేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సువర్గగం సువర్గమాహే ీత్యాహ సువర్గం సువర్గం సువర్గమాహ సువర్గమేవైవ సువర్గమాహ సువర్గమేవ సువర్గమేవైవ సువర్గగం సువర్గమేవైన మేనమేవ సువర్గగం సువర్గమేవైనం సువర్గమితి సువర్గం ఏవైన మేనమేవైవైనం లోకం లోకమేనమేవైవైనం లోకం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేన మేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి గమయతీతి గమయ సమిద్ధో అంజన్నంజన్ సమిద్ధ సమిద్ధో అంజన్ కృతరం కృతరమంజన్ సమిద్ధ సమిద్ధో అంజన్ కృతరం సమిద్ధ ఇతి సమ్ అంజన్ కృతరం కృతరమంజన్ నంజన్ కృతరం మదీనాం మదీనాం కృతరమంజన్ నంజన్ కృతరం మదీనాం మదీనాం మదీనాం కృతరం కృతరం మదీనాం కృతం కృతం మదీనాం కృతరం కృతరం మదీనాం కృతం మదీనాం కృతం కృతం మదీనాం మదీనాం కృతమగ్నే కృతం మదీనాం మదీనాం కృతమగ్నే కృతమగ్నే కృతం కృతమగ్నే మధుమన్ మధుమదగ్నే కృతం కృతమగ్నే మధుమత్ అగ్నే మధుమన్ మధుమదగ్నే అగ్నే మధుమత్ పిన్వమాన పిన్వమానో మధుమదగ్నే మధుమత్ పిన్వమాన పిన్వమాన పిన్వమానో మధుమన్ మధుమత్ పిన్వమాన మధుమదిది మధు పిన్వమాన ఇది పిన్వమాన వాజీ వహను వహను వాజీ వాజీ వహను వాజినం వాజినమహను వాజీ వాజీ వహను వాజినం వహన్ వాజినం వాజినం వహన్ వహన్ వాజినం జాతవేదో జాతవేదో వాజినం వహన్ వహన్ వాజినం జాతవేదః వాజినం జాతవేదో జాతవేదో వాజినం వాజినం జాతవేదో దేవానాం దేవానాం జాతవేదో వాజినం వాజినం జాతవేదో దేవానాం జాతవేదో దేవానాం దేవానాం జాతవేదో జాతవేదో దేవానాం వక్షి వక్షి దేవానాం జాతవేదో జాతవేదో దేవానాం వక్షి జాతవేద ఇతి జాతా వేదః దేవానాం వక్షి వక్షి దేవానాం దేవానాం వక్షి ప్రియం ప్రియం వక్షి దేవానాం దేవానాం వక్షి ప్రియం వక్షి ప్రియం ప్రియం వక్షి వక్షి ప్రియమా ప్రియం వక్షి వక్షి ప్రియమా ప్రియమా ప్రియం ప్రియమా సుభస్థకో సుభస్థమా ప్రియం ప్రియమా సుభస్థం ఆ సుభస్థకో సుభస్థమా సుభస్థం సుభస్థమితి సదా హృదయనాంజన్నంజన్ హృదయన హృదయనాంజన్ సగోసమంజన్ హృదయన హృదయనాంజన్ సంజన్ సగోసమంజన్ నంజన్ సంపథ పథ సమంజన్ నంజన్ సంపథ సంపథ పథ సగం సంపథో దేవయానాన్ దేవయానాన్ పథ సగం సంపథో దేవయానాన్ దేవయానాన్ దేవయానాన్ పథ పథో దేవయానాన్ ప్రజానన్ ప్రజానన్ దేవయానాన్ పథ పథో దేవయానాన్ ప్రజానన్ దేవయానాన్ ప్రజానన్ ప్రజానన్ దేవయానాన్ దేవయానాన్ ప్రజానన్ వాజీ వాజీ ప్రజానన్ దేవయానాన్ దేవయానాన్ ప్రజానన్ వాజీ దేవయానానితి దేవయానాన్ ప్రజానన్ వాజీ వాజీ ప్రజానన్ ప్రజానన్ వాజ్యప్యపి వాజీ ప్రజానన్ ప్రజానన్ వాజ్యపి ప్రజానన్నితి ప్రజానన్ వాజ్యప్యపి వాజీ వాజ్యప్యే ద్వేత్వపి వాజీ వాజ్యప్యేతో యే ద్వేత్వప్యప్యేతు దేవాన్ దేవానేత్వప్యప్యేతు దేవాదు దేవాన్ దేవానే త్వేతు దేవా దేవానితి దేవా అనుత్వా త్వాన్ వనుత్వా సప్తే సప్తే త్వాన్ వనుత్వా సప్తే సప్తే త్వా త్వా సప్తే ప్రతిశ ప్రతిశ సప్తే త్వా త్వా సప్తే ప్రతిశ ప్రతిశ ప్రతిశ సప్తే సప్తే ప్రతిశ సజందా గో సజందాం ప్రతిశ సప్తే సప్తే ప్రతిశ సజందా ప్రతిశ సజందా గో సజందాం ప్రతిశ ప్రతిశ సజందా గస్వధా గస్వధా గో సజందాం ప్రతిశ ప్రతిశ సజందా గస్వధా ప్రతిశ ఇది ప్రాదిశః సజందా గస్వధా గస్వధా గో సజందా గో సజందా గస్వధా అస్మై స్వధా గో సజందా గో సజందా గస్వధా అస్మై అస్మై స్వధా గస్వధా అస్మై యజమానాయ యజమానాయ స్వధా గస్వధామస్మై యజమానాయ స్వధామితి స్వధామస్మై యజమానాయ యజమానాయాస్మా అస్మై యజమానాయ ధేహి ధేహి యజమానాయాస్మా అస్మై యజమానాయ ధేహి యజమానాయ ధేహి ధేహి యజమానాయ యజమానాయ ధేహి ధేహీతి ధేహి ఈడ్యశ్చ జేడ్య ఈడ్యశ్చాస్యసి జేడ్య ఈడ్యశ్చాసి ఆస్యసి చచాసి వంజో వంజోసి చచాసి వంజః శివంజో వంజోస్తి శివంజ్యశ్చవంజ్యోస్తివంజ్యశ్చవంజో వంజ్యశ్చ వాజిను వాజిం చవంజో వంజ్యశ్చ వాజిన్ వాజిన్ వాజిగ్భ్యుష్టిచ వాజిన్ నాశురాశుర్వాజిగ్భ్యుష్టిచ వాజిన్ నాశుః వాజిన్ నాశురాశుర్వాజిను వాజిన్ నాశుశ్చ చాశుర్వాజిను వాజిన్ నాశుశ్చ ఆశుశ్చ చాశురాశుశ్చాస్యసి చాశురాశుశ్చాసి చాస్యసి చచాసి మేధ్యో మేధ్యోసి చచాసి మేధ్యః మేధ్యో మేధ్యోస్తి మేధ్యశ్చ చ మేధ్యోస్తి మేధ్యశ్చ మేధ్యశ్చ చ మేధ్యో మేధ్యశ్చ సప్తే సప్తే చ మేధ్యో మేధ్యశ్చ సప్తే సప్తే సప్తే చ సప్తే సప్త ఇతి సప్తే స్వాగ్నిరగ్నిష్ట్వా దేవైర్దేవైస్త్వాగ్నిరగ్నిష్ట్వా దేవై వా దేవైర్దేవైస్త్వాత్మా దేవైర్వసుభిర్వసుభిర్దేవైస్త్వాత్మా దేవైర్వసుభిః దేవైర్వసుభిర్వసుభిర్దేవైర్దేవైర్వసుభిస్ సజోషా ప్రీతం ప్రీతగో సజోషా సజోషా ప్రీతం వన్ధిం వన్ధిం ప్రీతగో సజోషా సజోషా ప్రీతం వన్ధిం జోషా ఇది సా జోషా. ప్రేతం వన్హిం వన్హిం ప్రేతం ప్రేతం వన్హిం వహదు వహదు వన్హిం ప్రేతం ప్రేతం వన్హిం వహదు వన్హిం వహదు వహదు వన్హిం వన్హిం వహదు జాత వేద వహదు వన్హిం వన్హిం వహదు జాత వేద వహదు జాత వేద జాత వేద వహదు వహదు జాత వేద జాత వేద ఇది జాత వేద. స్తేర్ణం బరిహిర్ బరిహిస్తేర్ణగ్గస్తేర్ణం బరిహిస్తుష్టరీమ సుష్టరీమ బరిహిస్తేర్ణగ్గస్తేర్ణం బరిహిస్తుష్టరీమ బరిహిస్తుష్టరీమ సుష్టరీమ బరిహిర్ బరిహిస్తుష్టరీమా జుషాణా జుషాణా సుష్టరీమ బరిహిర్ బరిహిస్తుష్టరీమా జుషాణా సుష్టరీమా జుషాణా జుషాణా సుష్టరీమ సుష్టరీమా జుషాణోరు జుషాణా సుష్టరీమ సుష్టరీమా జుషాణోరు సుష్టరీమేతి సుష్టరీమా జుషాణోరు రుజుషాణా జుషాణోరు పృథు పృథు రుజుషాణా జుషాణోరు పృథు పృథు పృథు రోరు పృథు ప్రథమానం ప్రథమానం పృథు రోరు పృథు ప్రథమానం పృథు ప్రథమానం ప్రథమానం పృథు పృథు ప్రథమానం పృథివ్యాం పృథివ్యాం ప్రథమానం పృథు పృథు ప్రథమానం పృథివ్యాథమానం పృథివ్యాం పృథివ్యాం ప్రథమానం ప్రథమానం పృథివ్యా పృథివ్యామితి పృథివ్యా దేవేభిర్యుక్తం యుక్తం దేవేభిర్యుక్తమతి తిరతిర్యుక్తం దేవేభిర్దేవేభిర్యుక్తమతి యుక్తమతిర్యుక్తం యుక్తమతి సజోషా సజోషా అతిర్యుక్తం యుక్తమతి సజోషా సజోషా సజోషా సజోషా శ్యోనకో సజోషా అతిరతి సజోషా శ్యోనం సజోషా శ్యోనకు శ్యోనగో సజోషా సజోషా శ్యోనం కృణ్వానా కృణ్వానా శ్యోనగో సజోషా సజోషా శ్యోనం కృణ్వానా జోషా ఇది సా జోషా శ్యోనం కృణ్వానా కృణ్వానా శ్యోనకు శ్యోనం కృణ్వానా సువిదే సువిదే కృణ్వానా శ్యోనగ్గస్యోనం కృణ్వానాసు వితే వానాసు వితే సువితే కృణ్వానా కృణ్వానాసు వితే దధాతు దధాతు సువితే కృణ్వానా కృణ్వానాసు వితే దధాతు సువితే దధాతు దధాతు సువితే సువితే దధాతు ఆత్తికి దధాతు ఏతా ఉభవేత ఏతా ఉభోవ ఉభేత వేతా ఉభః ఉభోవ ఉభువ సుభగా సుభగా ఉభువ సుభగా సుభగా సుభగా ఉభవ సుభగా విశ్వరూప సుభగా సుభగా విశ్వరూపా విశ్వరూపా విశ్వరూపా సుభగా సుభగా విశ్వరూపా విశ్వరూపా సుభగా సుభగా విశ్వరూపా సుభగా ఇది సోభగా విశ్వరూపా విశ్వరూపా విశ్వరూపా విపక్షోభిః పక్షోభిర్వి విశ్వరూపా విశ్వరూపా విపక్షోభిః విశ్వరూపా ఇది విశ్వరూపాః పక్షోభిర్వి ంతరా మిత్ర వరుణా మిత్ర వరుణాంతరాంత అంతరా మిత్రరుణాచరంతి చరంతి మిత్రరుణాంతరాంతరా మిత్రరుణాచరంతి వరుణాచరంతి చరంతి మిత్రరుణా మిత్రరుణాచరంతి ముఖం ముఖం చరంతి మిత్రరుణా మిత్రరుణాచరంతి ముఖం మిత్రరుణేది మిత్రరుణాచరంతి ముఖం ముఖం చరంతి చరంతి ముఖం యజ్ఞానా ముఖం చరంతి చరంతి ముఖం యజ్ఞానా చరంతి చరంతి యజ్ఞానా ముఖం ముఖం యజ్ఞానామభ్యభియజ్ఞానాం ముఖం ముఖం యజ్ఞానామభి యజ్ఞానామభ్యభియజ్ఞానామభిదం విదానే సంవిధానే సంవిధానే అభ్యభి సంవిధానే వాముషాశోషాసా భాగోసు హిరణ్యేసు హిరణ్యే వాముషాశోషాసా భాగోసు హిరణ్యే భాగోసు హిరణ్యేసు హిరణ్యే వాగోసు హిరణ్యేసు శిల్పేసు శిల్పేసు హిరణ్యే వాగోసు హిరణ్యేసు శిల్పే హిరణ్యేసు శిల్పేసు శిల్పేసు హిరణ్యేసు హిరణ్యేసు శిల్పే అతస్యప్తస్యసు శిల్పేసు హిరణ్యేసు హిరణ్యేసు శిల్పే అతస్యా హిరణ్యే ఇది సో హిరణ్యే శిల్పే అతస్యప్తస్యసు శిల్పేసు శిల్పే అగస్త్యయోనౌ యోనావృతస్యసు శిల్పేషు శిల్పే అగస్త్యయోనౌ శిల్పే ఇతి సో శిల్పే యోనౌ యోనావృతస్యర్థస్యయోనా విహేహ యోనావృతస్యర్థస్యయోనా విహా యోనా విహేహ యోనౌ యోనా విహ సాధయామి సాధయామీహ యోనౌ యోనా విహ సాధయామి సాధయామి సాధయామి హేహ సాధయామి సాధయామీతి సాధయామి ప్రథమా వాం వాం ప్రథమా ప్రథమా వాగో సరథినా సరథినా వాం ప్రథమా ప్రథమా వాగో సరథినా వాగో సరథినా సరథినా వాం వాగో సరథినా సువర్ణా సువర్ణా సరథినా వాం వాగో సరథినా సువర్ణా సరథినా సువర్ణా సువర్ణా సరథినా సరథినా సువర్ణా దేవౌ దేవౌ సువర్ణా సరథినా సరథినా సువర్ణా దేవౌ సరథినేతి సరథినా సువర్ణా దేవౌ దేవౌ సువర్ణా సువర్ణా దేవౌ పుష్యంతౌ పుష్యంతౌ దేవౌ సువర్ణా సువర్ణా దేవౌ పుష్యంతౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ దేవౌ దేవౌ పశ్యంతౌ భువనాని భువనాని పశ్యంతౌ దేవౌ దేవౌ పశ్యంతౌ భువనాని పశ్యంతౌ భువనాని భువనాని పశ్యంతౌ పశ్యంతౌ భువనాని విశ్వా విశ్వా భువనాని పశ్యంతౌ పశ్యంతౌ భువనాని విశ్వా భువనాని విశ్వా విశ్వా భువనాని భువనాని విశ్వా విశ్వేది విశ్వా ప్రయం చోదనా చోదనాభిప్రయమపి ప్రయం చోదనా వాం వాం చోదనాభిప్రయమపి ప్రయం చోదనా వా చోదనా చోదనా వాం విమానా విమానా వాం చోదనా చోదనా వాం విమానా విమానా విమానా వాం వాం విమానా హోతారా హోతారా విమానా వాం వాం విమానా హోతారా విమానా హోతారా హోతారా విమానా విమానా హోతారా జ్యోతిర్ జ్యోతిర్ హోతారా విమానా విమానా హోతారా జ్యోతి హోతారా జ్యోతిర్ జ్యోతిర్ హోతారా హోతారా జ్యోతి ప్రతిశా ప్రతిశా జ్యోతిర్ హోతారా హోతారా జ్యోతి ప్రతిశా జ్యోతి ప్రతిశా ప్రతిశా జ్యోతి జ్యోతి ప్రతిశా దిశంత దిశంత ప్రతిశా జ్యోతి జ్యోతి ప్రతిశా దిశంత ప్రతిశా దిశంత దిశంత ప్రతిశా ప్రతిశా దిశంత ప్రతిశేది ప్రాదిశా దిశంతేతి దిశంత ఆదిత్యేర్నో న ఆదిత్యేరాదిత్యేర్నో భారతి భారతి న ఆదిత్యేరాదిత్యేర్నో భారతి నో భారతి భారతి నో నో భారతి వష్టు వష్టు భారతి నో నో భారతి వష్టు భారతి వష్టు వష్టు భారతి భారతి వష్టు యజ్ఞం యజ్ఞం వష్టు భారతి భారతి వష్టు యజ్ఞం వష్టు యజ్ఞం యజ్ఞం వష్టు వష్టు యజ్ఞగో సరస్వతి సరస్వతి యజ్ఞం వష్టు వష్టు యజ్ఞగో సరస్వతి యజ్ఞగో సరస్వతి సరస్వతి యజ్ఞం యజ్ఞగో సరస్వతి సరస్వతి యజ్ఞం యజ్ఞగో సరస్వతి సహ సరస్వతి సహ సహ సరస్వతి సరస్వతి సహ రుద్రై రుద్రై సహ సరస్వతి సరస్వతి సహ రుద్రై సహ రుద్రై రుద్రై సహ సహ రుద్రైర్నో నో రుద్రై సహ సహ రుద్రైర్న రుద్రైర్నో నో రుద్రై రుద్రైర్న ఆవీదావీన్నో రుద్రై రుద్రైర్న ఆవీన్ ఆవీదావీన్నో నవీత్ ఆవీదిత్యావీపహూతోపహూతేడేపహూతా వసుభిర్వసుభిర్వహూతేడేపహూతా వసుభిః పహూతా వసుభిర్వసుభిర్పహూతోపహూతా వసుభిస్వజోషా స్వజోషా వసుభిర్పహూతోపహూతా వసుభిస్వజోషా పహూ ప్రజాపతేస్తపసా వృధానో వా వృధానస్తపసా తపసా వా వృధానస్ సద్య సద్యో వృధానస్తపసా తపసా వృధాన సద్య వృధాన సద్య సభ్యో వృధానో వృధాన సద్యో జాతో జాత సద్యో వృధానో వృధాన సద్యో జాత సద్యో జాతో జాత సద్య సద్యో జాతో దధిషే దధిషే జాత సద్య సద్యో జాతో దధిషే జాతో దధిషే దధిషే జాతో జాతో దధిషే యజ్ఞం యజ్ఞం దధిషే జాతో జాతో దధిషే యజ్ఞం దధిషే యజ్ఞం యజ్ఞం దధిషే దధిషే యజ్ఞమగ్నే యజ్ఞే యజ్ఞం దధిషే దధిషే యజ్ఞమగ్నే యజ్ఞమగ్నే యజ్ఞే యజ్ఞం యజ్ఞమగ్నే యజ్ఞే స్వాహాకృతేన హవిషా హవిషా స్వాహాకృతేన స్వాహాకృతేన హవిషా పురోగా పురోగా హవిషా స్వాహాకృతేన స్వాహాకృతేన హవిషా పురోగా స్వాహాకృతేన స్వాహాకృతేన హవిషా పురోగా పురోగా హవిషా హవిషా పురోగా యాహి యాహి పురోగా హవిషా హవిషా పురోగా యాహి పురోగా యాహి యాహి పురోగా పురోగా యాహి సాధ్యా సాధ్యా యాహి పురోగా పురోగా యాహి సాధ్యా ఇతి పురః యాహి సాధ్యా సాధ్యా యాహి యాహి సాధ్యా హవిర్హవిస్ సాధ్యా యాహి యాహి సాధ్యా హవి సాధ్యా హవిర్హవిస్ సాధ్యా సాధ్యా హవిరదంపదంతు హవిస్ సాధ్యా సాధ్యా హవిరదంతు హవిరదంపదంతు హవిర్హవిరదంతు దేవా దేవా అదంతు హవిర్హవిరదంతు దేవా అదంతు దేవా దేవా అదంపదంతు దేవా దేవా ఇతి దేవా ఇది పంచమకాండే ప్రథమ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.